అరవే ఒక్క పద్మరాజు పునరుత్థానం. రాముడు గురుదేవ పద్మలీల యొక్క పూర్వదేహాన్ని గూర్చిన సందేహాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఇకపై విషయాన్ని చెప్పండి. లీలలిద్దరూ పద్మరాజు గుహంలో కలిశారు గదా. అప్పుడు ఆ ఇంట్లో ఉండే పరివారమంతా పద్మలీల యొక్క సంకల్పబలంచేత ఆమెను గుర్తించినట్లయితే ఆ లీల పాత లీల అని గుర్తుబట్టారా? అలాగే అనుకున్నారా? ఎవరూ కొత్త దేవత అనుకున్నారా? వశిష్ఠుడు పాత లీలే అనుకున్నారు. విదురథ లీలను ఈమె స్నేహితురాలనుకున్నారు. అంతకంటే వాళ్లకు సందేహాలు ఏమీ కలగలేదు. వాళ్లంతా అవివేకులు. వాళ్లు కనిపించేదాన్ని కనిపిస్తున్నట్టుగా తీసేసుకుంటారు. లోతుగా విచారించడం వారికి చేతకాదు. అవివేకులు మట్టిగడ్డల్లాంటి వాళ్లు. మట్టిగడ్డను చెట్టుకేసి కొడితే అది బాణంలాగా లోపలికి దూరదు, బురదలాగా అతుక్కోదు, రాయిలాగా చెట్టుకు గాయం చేయదు. పాపం తనే పొడిపొడై క్రిందకు రాలిపోతుంది. అవివేకుల పరిస్థితి ఇంతే. ఈ ప్రపంచం సత్యమా అసత్యమా అని వాళ్లు విచారించలేరు. అది సత్యమే అని వాళ్లు అనుకుంటూ ఉంటారు. ప్రపంచం సత్యం కాదనడానికి పూర్వమే కొన్ని కారణాలు నీతో చెప్పాను. ఇప్పుడు మరికొన్ని చెబుతాను, విను. ప్రపంచం సత్యమనుకుంటే అది చిత్తు జ్ఞానం కావాలి. విషయం కావటానికి వీల్లేదు. కాని అనుభవంలో ప్రపంచం అంతా జ్ఞానానికి విషయంగానే ఉంది. కనుక ప్రపంచం సత్యం కావడానికి వీల్లేదు. జ్ఞానం సత్తని ఉనికిని విడిచిపెట్టి ఉండదు. ప్రపంచంలోని వస్తువులు అప్పుడప్పుడు సత్తని వదిలిపెట్టి ఉండటం మనం చూస్తున్నాం. కనుక అవి జ్ఞానరూపాలు చిద్రూపాలు కావు. కనుక సత్యాలు కావు. కనుక అసత్యాలు. నిజంగా ఉన్న పదార్థం ఏదీ జ్ఞానం వల్ల పోదు. ఈ ప్రపంచం తత్వజ్ఞానం వల్ల పోవటం యోగుల. ఆయసర్వ్ 85. అనుభవంలో కనిపిస్తోంది, అందువల్ల ఇది సత్యం కాదు. రామ, ప్రసంగవశాన ఈ విషయాలు కొంచెం పెంచి చెప్పాను. ఇక అసలు కథలోకి పోదాం. ఆ విధంగా పద్మలీలా సరస్వతులు విదురథుడు పద్మరాజు గృహంలో చేరిన తరువాత విదురథ జీవుడు పద్మరాజ శవంలోకి దూరబోయాడు. కాని సరస్వతీదేవి తన సంకల్పబలంతో అతన్ని ఆపింది. ఇంతలో పద్మలీలా, ఈ ఇంట్లో నేను సమాధిలో కూర్చొని ఎంతకాలమైంది అని సరస్వతీదేవిని అడిగింది. సరస్వతీదేవి పద్మలీలా, నీ పాత శరీరం కథ చెబుతా విను. నీ భర్త శవం పక్కన నీవు కూర్చొని సమాధిలో ప్రవేశించి ఇప్పటికే నెలైంది. నీ రక్షణ కోసం ఏర్పాటైన నీ దాసీలిద్దరూ ఇప్పుడు నిద్రబోతున్నారు. నువ్వు ప్రాణవాయువును బంధించి సమాధిలో ప్రవేశించి 15 రోజులయ్యాక నీ ఒళ్ళు బాగా వేడెక్కి చెమటలు పట్టింది. క్రమంగా అది ప్రక్కకు ఒరిగిపోయింది. మంత్రులంతా వచ్చి చూసేసరికి ఒళ్లంతా చల్లబడిపోయి ప్రాణం ఎగిరిపోయి ఉంది. ఇక వాళ్లంతా దుమహకించి మహారాజోచితంగా నీకు దహనం చేసి అపరకర్మలు చేశారు. పద్మరాజు మళ్లీ బ్రతుకుతాడని పూర్వం ఆకాశవాణి వినిపించడం వల్ల, అతని శవంలో జీవకళ తగ్గిపోకుండా ఉండటం వల్ల మంత్రులు ఆ శవాన్ని అలాగే రక్షించుకుంటూ వస్తున్నారు. అతనికి అపర కర్మలు కూడా చేయలేదు. ఇప్పుడు నువ్వు మళ్లీ అదే శరీరంతో ఇక్కడకు రావడం చూసి నువ్వు స్వర్గలోకం నుంచి వచ్చావని మీ వాళ్లంతా అనుకుంటున్నారు. నువ్వు మాత్రం ఇతరులెవరికీ కనిపించని స్వచ్ఛమైన అతివాహిక దేహంతో ఉన్నావు. అయినా సంకల్పబలం వల్ల వాళ్లకలా కనిపిస్తున్నావు. అదే చిత్రం. నీకు సత్యసంకల్పసిద్ధి లభించింది. అందువల్లే నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తోంది. నువ్వు నీ వెనుకటి శరీరం వంటి రూపం కావాలని సంకల్పించావు. నీకు ఆ రూపమే వచ్చింది. నీకు తత్వజ్ఞానం వచ్చింది. అందువల్ల ఆతివాహిక దేహం వచ్చింది. కాని పూర్తిగా వాసనాక్షయం కాలేదు. పూర్వదేహ వాసన కొంచెంగా ఉంది. అందువల్ల ఆ రూపం నీకు వచ్చింది. ఆతివాహిక భావం బాగా గట్టిపడితే ఆ జ్ఞానికి ఆధిభౌతిక భావం ఉండదు. అతనికి ఆధిభౌతిక శరీరం ఉన్నట్టు ఎదుటివారికి కనిపించినా ఇతని దృష్టిలో ఉండదు. నువ్వు సమాధిలోకి వెళ్ళి ఈరోజు 31వ రోజు. ఇప్పుడు మనం చిదాకాశంలో ఉన్నా. నీ దాసిలిద్దరికీ ఈ పొద్దుటి పూట నేనే నిద్ర కలిగించాను. పద్మలీల, ఇక మనమిద్దరం ఈ విదురతలిలకు దర్శనమిద్దాం. ఆ విధంగా సంకల్పించు. సరస్వతీదేవి ఇలా చెప్పగానే పద్మలీలా సరస్వతులిద్దరూ ఆ విధంగా సంకల్పించారు. వెంటనే వాళ్లు ప్రత్యక్షంగా విదురథ లీలకు కనిపించారు. వారి కాంతికి విదురథ లీల ఉలిక్కిపడి వాళ్ళిద్దరి పాదాలమీద పడి నమస్కరించి సవినయంగా స్వాగతవాక్యాలు పలికింది. దేవతలిద్దరూ సింహాసనాలమీద కూర్చొన్నారు. సరస్వతీదేవి, విదురథ లీల, నువ్వు మాకంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు దారిలో ఏమేమి వింతలు కనిపించాయి? విదురథ లీల తల్లి, మా ఇంట్లో నేను మూర్ఛబోయాను. కొద్దిసేపటికే మరణించాను. వెంటనే ఆకాశానికి ఎగిరిపోయాను. అక్కడించి వాయుమార్గంలో ఈ ఇంటికి చేరాను. ఇక్కడకు వచ్చేసరికి నా భర్త విదురథుడు పూలలో నిద్రపోతున్నాడు. యుద్ధశ్రమ వల్ల ఆయనకు మంచి నిద్ర పట్టిందని గ్రహించి ఆయనను లేపకుండా వింజామరలు వీస్తూ నిల్చున్నాను. ఇంతలో మీరిద్దరూ వచ్చారు. ఆయసర్ 86. అప్పుడు సరస్వతీదేవి తన సంకల్పబలంచేత అడ్డగించి ఉన్న విదురథ జీవుణ్ణి విడిచిపెట్టింది. ఆ జీవుడు వెంటనే తన పూర్వవాసనలతో సహా ఆ శవంలోకి ప్రవేశించాడు. అప్పుడు సరస్వతీదేవి, ఈ రాజును లేవదీద్దాం రండి అంటూ ఇద్దరు లీలలతో కలిసి శవం దగ్గరికి వెళ్ళింది. ఆ శరీరంలో అప్పటికే జీవుడు ప్రవేశించటం వల్ల క్రమంగా అవయవాలన్నీ కాంతివంతంగా అయినాయి. శరీరంలో రసాలు పెరిగాయి. మొహం చంద్రుడీలాగా వెలిగింది. పెరుగుతున్న వింధ్య పర్వతంలాగా అతడు లేచి కూర్చున్నాడు. లేస్తూనే ఎవరక్కడా అని గట్టిగా పిలిచాడు. లీలలిద్దరూ ఆజ్ఞాపించండి ప్రభు అంటూ వినయంగా వంగి నిలబడి ఉన్నారు. అక్కడ ఒకే రకంగా ఉన్న ఇద్దరు లీలల్ని చూసి రాజు గందరగోళపడి, నువ్వెవరు? ఈమెవరు? ఎక్కడుంచి వచ్చారు? అని అయోమయంగా అడిగాడు. ఎవరిని అడిగాడో స్పష్టంగా తెలియకపోయినా పద్మలీల మాట అందుకొని ఇలా చెప్పింది. దేవా, నేను మీ మొదటి భార్యను. ఈ రెండవ లీలను మీకోసం నా ప్రతిబింబంగా సంపాదించాను. ఈ సింహాసనంలో కూర్చున్న దేవి జగజ్జనని సరస్వతీదేవి. ఈ తల్లి దయవల్లనే మేమిద్దరం మరో బ్రహ్మాండం నుంచి ఇక్కడకు రాగలిగాం. అది వినిరాజు వెంటనే సరస్వతీదేవి పాదాలమీద పడి స్తుతించి, దేవి, నాకు పరమార్థాన్ని గ్రహించగల మేధాశక్తిని అనుగ్రహించు. దీర్ఘాయుష్యము ఐశ్వర్యము ప్రసాదించు. సరస్వతీ నమస్తుభ్యం దేవి సర్వహిత ప్రదే ప్రయచ్ఛ వరదే మేధాం దీర్ఘమాయుర్ధనాని చ అని ప్రార్థించాడు. ఉడోట్ప్రడోట్స58 శ్లోక్ 51. అప్పుడు సరస్వతీదేవి అతని శిరస్సును స్పృశించి వరాలిచ్చింది. సర్వాపదస్సకల దుష్కృతాదృష్టేశ్చ గచ్చంతు వస్సమ మనంత సుఖాని సమ్యక్ ఆయాంతు నిత్యముదితా జనతా భవంతు రాష్ట్రస్థిరాశ్చ విలసంతు సదేవలక్ష్మ్యః. ఉడోట్ప్రడోట్స58 శ్లోక్ 53. పుత్ర, మీకు ఆపదలన్నీ తొలగుగాక. పాపబుద్ధులు నశించుగాక. ఆనంత సుఖాలు కలుగుగాక. మీ ప్రజలు సుఖింతురుగాక. మీ రాజ్యంలో లక్ష్మీ స్థిరంగా ఉండుగాక అని సరస్వతీదేవి ఆశీర్వదించి అక్కడికక్కడే అంతర్ధానమైంది. ఇంతలో పూర్తిగా తెల్లవారింది. జనమంతా మేల్కొన్నారు. అంతఃపుర స్త్రీలంతా పద్మలీల పరలోకం వెళ్లి తిరిగి వచ్చిందని, చచ్చి మళ్లీ పుట్టిందని భావించి ఆనందంతో కౌగలించుకున్నారు. పద్మలీల యోగశక్తులు కలదని, ఆమె తన యోగశక్తితో భర్తను బతికించుకొని తన భర్తకు రెండవ భార్యగా మరో లీలను కూడా స్వర్గం నుంచే తెచ్చిందని పురజనులు రకరకాలుగా కథలు కథలుగా చెప్పుకోసాగారు. మళ్లీ పుట్టిన పద్మరాజుకి అంతా అయోమయంగా ఉంది. కాని పక్కనున్నవారి వల్ల విషయాలు అర్థం చేసుకుని తాను చచ్చి బ్రతికినందుకు సంతోషించి పాపపరిహారార్థం స్నానాలు చేశాడు. మంత్రులు, సామంతులు, పోరులు ఎక్కడెక్కడి వారో బిలబిలా పోగుపడ్డారు. రాజు, రాణీల మహత్తును, అదృష్టాన్ని చూసి ఆనందపడిపోయి చచ్చి బ్రతికిన మహారాజుకి మళ్లీ మహాపట్టాభిషేకం చేశారు. క్రమంగా ఇద్దరు లీలల సాంగత్యంలో మహారాజు జీవన్ముక్తుడయ్యాడు. ఆ ముగ్గురు జీవన్ముక్తులు ఏకాంతంలో ఆత్మతత్వ చర్చలు చేసుకుంటూ శేష జీవితమంతా గడిపారు. బహిరంగ జీవితంలో ఆ రాజు ఆయసర్వ్ 87 80,000 సంవత్సరాలు లోకోత్తరంగా రాజ్యపాలన చేశాడు. చివరికి వారు ముగ్గురూ కైవల్యం పొందారు. యదుదేవసదం విదగ్ధముగ్ధం సముచితమాత్మహితం చపేసలం చ తదఖిల జనతోషదం స్వరాజ్యం చిరమనుపాల్య సుదంపతి విముక్త ఉడొట్ ప్రడొట్ స 59 స్లో డొట్ 18